స్వర్గాయ వాదేతాని లోకాయ హూయంతే యద్దాః క్షిణాని ద్వాభ్యాం గార్హపత్యే జుహోతిద్విపాద్యజమానః ప్రతిష్ఠిత్యాగ్నేర్ధ్యేషః అంతరిక్షయే వాత్రమతే సదోభ్యేతి సువర్గమేవైనం లోకం గమయతి సౌరేభ్యామృద్భ్యాం గార్హపత్యే జుహోత్యముమేవైనం లోకం సమారోహయతి నయవత్యర్చాగ్నేర్ధ్యేషః సువర్గ లోకస్యాభినేత్యేదివం గచ్ఛ సుభఃపదే హిరణ్యగుం హుత్వా గృహ్ణాదివర్గమేవైనం లోకం గమయతి రూపేణ వో రూపమభ్యైమేత్యాహ రూపేణ హ్యాసాగుం రూపమభ్యైతి యద్ధిరణ్యేన తుసో వో విశ్వవేదా విభజత్మిత్యాహ తుసో హస్మవై విశ్వవేదా దేవానాం దక్షిణా విభజతి తేనైవైనా విభజత్యేతత్తే అగ్నేరాధ ఐది సోమచ్యుతమిత్యాహ సోమచ్యుత నాథ ఐది తన్మిత్రస్య పథా నయేత్యాహ శాంత్యారితస్య పథా ప్రేతచంద్రదక్షిణాదిత్యాహ సత్యం వారితగుం సత్యేనైవైనాదితేన విభజతి యజ్ఞస్య పథా సుమితానయంతీరిత్యాహ యజ్ఞస్య హ్యేతాః పథాయంతి యద్దక్షిణాం బ్రాహ్మణమద్యరాధ్యాసమృహిమారుషేయమిత్యాహైషవైర్బ్రాహ్మణ ఋషిరాజేరో విశ్వశ్రువాన్వస్మాదేవమాహరిసు పశ్యంతరిక్షమిత్యాహ సువర్గమేవైనం లోకం గమయతి యతస్వ సదస్యైరిత్యాహ మిత్రత్వాయాస్మద్దాత్రాదేవత్రాగచ్చత మధుమతే ప్రదాతారమావిశతేత్యాహ వయమిహ ప్రదాతారస్మోస్మానముత్రమధుమతేరాపిశతే దివా వై దదాహ హిరణ్యం దదాజిజ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవ పురస్తాద్ధర్తే సువర్గస్య లోకస్యానుఖ్యాత్యా అగ్నిథే దాత్యగ్నిముఖానే వర్తోన్ ప్రేణాది బ్రహ్మణే దాది ప్రసూత్యేహోత్రే దాత్మా వాయేష యజ్ఞస్య యద్భూతాత్మానమేవ యజ్ఞస్య దక్షిణాదిః సమర్థయతి సమిష్టయజోగుం శుజుహోతి యజ్ఞస్య సమిష్ట్యై యద్వై యజ్ఞస్య క్రూరం యద్విలిష్టంగదత్యేది జన్నాత్యేది గదతి కరోతి జన్నాపి కరోతి తదేవ దైః ప్రీణాది నవజుహోతి నవవై పురుషే ప్రాణాః పురుషేణ యజ్ఞః సంవితో యావానేవ యజ్ఞస్థం ప్రీణాది షడ్రుగ్మియాని జుహోతి షడ్వారి తవ రజో నేవ ప్రీణాది త్రీణి యజోగుం షిత్రయజి మే లోకాని వానేవ లోకాన్ ప్రీణాది యజ్ఞ యజ్ఞం గచ్చ యజ్ఞపదిం గచ్చేత్యాహ యజ్ఞపదిమేవైనం గమయతి స్వాం యోనిం గచ్చేత్యాహ స్వామేవైనం యోనిం గమయత్యేషతే యజ్ఞో యజ్ఞపదే సహసూ ప్రవాగస్సు వీరయిత్యాహ యజమానదేవ వీర్యం దధాది వాసిష్ఠో హసాత్యహ యో దేవ భాగం పప్రచ్ఛ యత్సంజయాన్ బహుయాజినో యేజజో యజ్ఞే యజ్ఞం రత్యతిష్ఠివా యజ్ఞపతీతి సహోవాచ యజ్ఞపదాతి సత్యాద్వైసృంజయా పరా బభూవరితి హోవాచ యజ్ఞేవాజ్ఞ ప్రతిష్టాప్యాసేర్జమానస్యాపరాభావాయేతి నవాతం విత్వా గాతుమితేర్చాహ యజ్ఞదేవ యజ్ఞం ప్రతిష్టాపయతి యజమానస్యాపరాభావాయ అపమృతయజోగం సృజుహోదయదేవాచీనమేకహాయనాదేన కరోతి తదేవతైరవయదేవోమృతమవైత్యప్సు వై వరుణ సాక్షాదేవరుణమవయజదేవత్మనా వా అన్విత్యజ్ఞగం రక్షాగం శిజిఘాగం సంతి సాంనా ప్రస్తోతాన్వైతి సామవై రక్షోహారక్షసామపహత్యై త్రిర్మిథనముపైతి త్రయ ఇమే లోకా ఏభ్యదేవ లోకేభ్యో రక్షాభిస్తవహంతి పురుష పురుషో నిధనముపైతి పురుషః పురుషో హి రక్షస్వీ రక్షసామపహత్యా ఉరుగుం హి రాజా వరుణశ్చకారేత్యాహ ప్రతిష్ఠిత్యై సదంతే రాజం భిరజ సహస్రమిద్యాహ భేషజమేవాస్మై కరోత్యధిష్ఠితో వరుణస్య వాసయిత్యాహ వరుణపాశమేవాభితిష్ఠతి బలిహిరభిజుహోత్వాహుతేమాం ప్రతిష్ఠిత్యా అథో అగ్నిపత్యేవ జుహోత్యపబలిషః ప్రజాజాని ప్రజా మే బలిః ప్రజాయేవ వరుణ వరుణపాషాన్ముంచత్యాజ్య భాగౌ యజతి యజ్ఞస్తేవ చక్షుషేణాంతరేది వరుణం యజతి వరుణపాషాదేవైనం ముంచత్యగ్నే వరుణౌ యజతి సాక్షాదేవైనం వరుణపాషాన్ముంచత్యపబర్హిషావనూయాజౌ యజతి ప్రజావే బర్హి ప్రజాదేవ వరుణపాషాన్ముంచతి చతురః ప్రజాజాన్ యజతి ద్వావనూయాజౌ షట్సంపద్యంతే షడ్వాజదవజదుష్వేమ ేత్యాహయోదితమేవ వరుణమపజతే సముద్రే హృదయమక్సంతరిత్యాహ సముద్రే హ్యంతర్వరుణస్ సన్వామి సంతోషదీరితాపజిత్యాహాద్భిరేవైనోషేందేవీరాపజేషవోగర్భయత్యాహయథాయజురేవేద పశవో వై సోమో యద్భిందూనాం భక్షదే సుమాన్ స్యాద్వరుణస్త్వేణం గృహ్ణేజాద్యన్న భక్షదేత పశుస్యాన్యైనం వరుణో గృహ్ణేరాజు పశుమే పశుమాన్ భవతి నైనం వరుణో గృహ్ణాది ప్రదేదో వరుణస్య పాశనిత్యాహ వరుణ పాశాదేవ నిర్మక్ష్యతే ప్రదే క్షమాయంతి వరుణస్యాంతరిహిత్యాహేషిమహేర్యాహ సమృథైవాగ్నిం నమస్యంత ఉపాయంతి తేజోసి తేజోమయి ధేహేత్యాహ తేజ దేవాత్మన్ ధత్తే శేన పేరిముద్ధంతి రసాక్షేణ విమిమీతే లోపం వినోది త్రివృతమేవ వజ్రగం సంభృత్యభ్యాజోజాయ ప్రహరతి స్తృత్యైకదంతర్వేదిమినుజాద్దేవ లోకమభిజదేద్యద్బహిర్వేది మనుష్య లోకం వేద్యంతస్య సంభౌ వినోత్యుభయోః లోకయోరభిజిత్యా ఉపర సంవితాం వినుజాత్ పితృలోకకామస్య రసన సంవితాం మనుష్య లోకకామస్య చషాల సంవితామింద్రియకామస్య సర్వాన్ సమాన్ ప్రతిష్టాకామస్య జయత్రయో మధ్యమాస్తాన్ సమాన్ పశుకామస్కీకాన్ ఉపతిష్టందే పశుమానేవ భవతి విదిష చేతితరాన్ భజదైవైనం పశుభిర్విదిషజతిజం కామయేత ప్రమాయుకస్యాదితికర్తమితంతస్య వినుజాదుత్తరాజ్యం వరిషష్ఠమసీదాగం సమేకామేకర్తమిద్యస్తేవం వినోతి తాజక్రమేయతే దక్షిణార్ఘ్యం వరిషష్ఠం వినుజాత్ సువర్గకామ సహస్రశీలాగం సమాక్రమణమేవ తత్సేతుంగజమానః కురుతే వర్గస్య లోకస్య సమష్ట్యైకదేకస్మిన్ జ్యోతేర్ద్వేదశనె పరిజగతి తస్మాదేకో ద్వేజాయ విందతే యన్నైకాగం రసనాం ద్వయోర్యోపయోః పరిజగతి తస్మాన్నైకాద్వౌపతి విందతే యం కామయేతస్త్యస్య జాయేరేత్యుపాంతే తస్య వ్యతిషజేత్ స్త్రియేవాస్య జాగరేరం కామయేత పుమానస్య జాయే తస్య ప్రవేష్టయేత్తుమానేవాస్య జాయతే సురా వై దేవాన్ దక్షిణత ఉపానయంతాన్ దేవా ఉపశయే నైవాపానుదంత తదుపశయస్యోపశయత్వం యద్దక్షిణత ఉపశయ ఉపశయే భ్రాతృవిజాపనుత్యై సర్వే వా అన్యే రూపాః పశుమంతోచోపశయ దేవా పశుస్తస్య యజమానః పశుర్యన్న నిర్దిశేదార్తిమాచ్ఛేద్యజమానోసౌ పశురితి నిర్దిశేద్యన్వేష్ట్యాద్యమేవ ద్వేష్టితమస్మై పశుం నిర్దిశతి యజి నద్వేష్ట్యాదాఖుస్తే పశురితి బ్రూయాన్న గ్రామ్యాన్ పశూనహినస్తి నారణ్యాన్ ప్రజాపతిః ప్రజా అసృజతసోన్నాద్యేన విజార్జత సజేతామేకాదశి నేమపశ్యత్ ప్రజా వై సోన్నాద్యమవారుంధయద్దశయోపాభవంతి దశాక్షరా విరాడన్నం విరాడ్ విరాజైవాన్నాద్య ఏకాదశస్తన ఏవాజ్రోపా సంమీయతే యదేకాదశి నీశేశ్వరా పురస్తాః ప్రత్యంచం యజ్ఞకం సంవర్ధితోర్యత్వాహాద్వేవతం వినోతి యజ్ఞస్య ప్రత్యుత్తభ్యై స యత్వాజ ప్రజాపతిః ప్రజా అసృజత సరిది ధానో మన్యదస ఏతామేకాదశ నేమపశ్చత్తజా వై స ఆయురింద్రియం వీర్యమాత్మన్న ధత్త ప్రజా ఇవ ఖలు వా ఏష సృజతే జో యజతే స ఏతరిధాన ఇవ యజేషైకాదశి మేహవత్యాయురేవతయేంద్రియం వీర్యం యజమాన ఆత్మన్ ధత్తే ప్రైవాగ్నేయేన వాపయతి నిస్మంసారస్వత్యాకరోతిరేత సౌమ్యేన దధాతి ప్రజనయతి ఉష్ణేన బృహస్పత్యో భవతి బ్రహ్మ వేదేవానాం బృహస్పతిర్బ్రహ్మ నైవాస్మై ప్రజా ప్రజనయతి వైష్దేవో భవతి వైష్దేవ్యో వై ప్రజా ప్రజాదేవాస్మే ప్రజనయతేంద్రియమేవేంద్రేణావరుంధే విషం మారుతేనౌజోబలమైంద్రాగ్నేన ప్రసవాయ సావిత్రో నిర్వరుణత్వాయ వారుణో మధ్యత ఐంద్రమావభతే మధ్యత ఏవేంద్రియం యజమానే దధాతి పురస్తాదేంద్రస్య వైశ్వదేవమాలభతే వైశ్వదేవం వా అన్నమన్నమేవ పురస్తాద్ధత్తే తస్మాత్ పురస్తాదన్నమద్యత ఐంద్రమాలభ్య మారుతమాలభతే విద్వై మరుదో విషమేవాస్మా అనుబధ్యాది యది కామయేతయోపరుధ్యోపరుధ్య సోమగచ్చత్విత్తేంద్రస్య లోకే వారుణమాలభేద వారుణస్య లోక ఐంద్రం యదేవావగత స్వోపరుధ్య తేజోపరుద్ధ స్వోపగచ్చతి యది కామయేత ప్రజాముహ్యే జురితి పశోన్యతి సజేత్ ప్రజాదేవమోహయదభివాహతోపాం వారుణమాలభేద ప్రజావరుణో గృహ్ణీరాద్దక్షిణత ఉదంచమాలభదేవ వాహతోపాం ప్రజానామ వరుణగ్రాహాయ ఇంద్ర పత్నిజామనమజాజయత్తాంబరిజగ్నికృతామురసృజత్తజామనురాజ్మాజ్ఞకృతం వాత్నేవతమక్సృజతిరామేవమనుమార్ధామేవ యజమానదధ్నాదియజ్ఞస్య వా అప్రతిష్ఠితాద్యజ్ఞః పరాభవతి యజ్ఞం పరాభవంతం యజమానోను పరాభవతి యదాచ్యేన పాత్నేవతకం సర్గస్థాపయతి యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై యజ్ఞం ప్రతిష్టంతం యజమానోను ప్రతిష్టం వపరాష్టం వశజాథపాత్మేవేన ప్రచరతి తీర్థయేవ ప్రచరత్యథోదేతర్హ్యేవాస్యజామస్వాష్ట్రోభవతి త్వష్టా వేదేతసస్తిక్తస్య రూపాణి వికరోతితమేవ గృహాణం పాత్నేష్వభిసృజదిశోస్మై రూపాణి వికరోతి ఘనం దివాదేతత్సౌమ్యతృణ్వంతి యత్సౌమ్యో భవతి యథామృతాయానుస్తరణీ ఘనంతి తాదృగేవ తద్యదుత్తరాధ్యేవామధ్యేవాజుభుజాద్దేవతాభ్యస్తమదంతధ్యాద్దక్షిణార్థ్యుహత్యేషా వై పితృణాంజిత్స్వాయామేవ దిశి పితృన్యరవదయతముద్గాతృభ్యో హరంతి సామదేవత్యో వై సౌమ్యో యదేవ సాంనశ్చంబ కుర్వంతి తస్వైవ సశాంతిరవే ేత్రం మే సౌమ్య ఆత్మానమేవ భవయంతే య ఆత్మానన్న పరిపశ్యేది దాసస్యాదభిదతిం కృత్వా వేక్షేదస్మిన్ నిహ్యాత్మానం పరిపశ్యత్యథో ఆత్మానమేవ భవయతే గతమనాస్యాత్ సో వేక్షేతజన్మే మనః పరాగతం యద్వా మే అపరాగతం రాజ్ఞా సోమేన తద్వయమస్మాసు ధారయామసి నిపనజేవాత్మందాధారణగతమనాభవత్యపవేదతేజసవనే యజ్ఞశ్రామతి జానాదనీజానమభ్యాజ్ఞావైష్ణవ్యర్చాఫలస్య జయత్యగ్నిః సర్వా దేవతా విష్ణుర్యజ్ఞో దేవతాస్తేవ యజ్ఞం చ దాధారోపాగుంసుజతి మిథునత్వాయ బ్రహ్మవాదినో వదంతి మిత్రో యజ్ఞస్య స్పృష్టం యువ దేవరుణో దురిష్టం క్వ తర్హి యజ్ఞ పయమానో భవతి జన్మై ప్రావరుణే వశామానభతే మిత్రేణైవ యజ్ఞస్య స్పృష్టగం సమయతి వరుణేన దురిష్టం నాత్యమార్చతి యజమానో యథా వేదాంగలేనోర్వరాహం ప్రభిందంత్యేవ మృక్సామే యజ్ఞం ప్రభింతో జన్మై ప్రావరుణే వశామానభతే యజ్ఞాయైవ ప్రభిన్నాయ మత్యమన్వవాహాశ్చతి శాంతి జాతజామాన్ని వాజేతస్య ఛందాగం సిజయి జానశ్చంద్ర ేవరుణేంబసామానభతే ఛందాయస్యేవ పునరాప్రేణాత్తిరాదరావద్వాయాథో ఛందస్వే పరసం దధాతి నేవాజింద్రియం వీర్యా అంజభజం తదతో యదత్యశిష్య తదనిగ్రాహ్య అభవం తదనిగ్రాహ్యానామ నిగ్రాహ్యత్వం యదనిగ్రాహ్యాంత్రియమేక తద్వీర్యజమాన ఆత్మం ధత్తే తేజ ఆగ్నేయేంద్రియమయేంద్రేణ బ్రహ్మవర్చసం సౌర్యేణోపస్తంభనం వాజేతద్యజ్ఞస్య యదనిగ్రాహ్యాశ్చక్రే పృష్ఠా నిజపృష్ట్యేన గృహ్ణీయాత్మాంచ యజ్ఞం పృష్ఠానసం శృణేయు

సమానానాం పర్యేతి ప్రాతస్స వనే గృహాది వజ్రో వై షోడశీ వజ్రః ప్రాతస్స వనగ్ స్వాదేవై నైజో నేర్నిర్గృహాది సవనే సవనేభిగృహాది సవనాత్ సమనాదేవై నమృజనయేస వనే పశుగామస్ గృహే జాద్వజ్రో వై షోడశీ పశవస్త్రిదీక సవనం వజ్రేణైవాస్మై తృతీక సవనాత్ పశోనవృంహే నోక్త్యే గృహీయాత్ పశవ ముత్సానయ దుఃఖే గృహీయాత్ ప్రజాం పశూనస్త నిర్దహేతతి రాత్రే పశుగామస్ గృహీయాద్ వజ్రో వై షోడశీ వజ్రేణైవాస్మై పశూన వరుధ్య రాత్రి గోపరిష్టాచ్ఛమయత్యప్యగ్నిష్టో మే రాజన్యస్ గృహీయాద్యావృత్యా మోహిరాజన్యో యజతే సాన్నయేవాస్మై వజ్రం గృహాది సదేనం వజ్రో భూత్యాయుంధ్యే నిర్వాదహత్యేక విగుంసగ్స్తో ్రంభవతి ప్రతిష్ఠిత్యై హరివచ్చస్ దగింద్రస్ ప్రియం ధామో వాప్నోతి గణీదాగం శివై దేవే విధం సంధ్యాజాస్ సురేషు మే దేవాణీల సాఛంద సాధ్యాయందోభ్యశకం సంతతో వైదే సురాణాంగమవృంజయత్కణీల సాఛంద సాధ్యాయందోభిషకం సది భ్రాతుర్యస్యైవ తల్లోకం వృంతే షరాక్షరాణ్యతి లేఖయంతి షడ్వారితమరుతో నేవ ప్రీణాది చత్వారి పూర్వాన్నవకల్పయంతి చతుష్పద దేవ పశో నవరుంధే ద్వే ఉత్తరే ద్విపద దేవావరుం నుష్ుభమే సంపాదయంతి వాగ్వా అనుష్ుప్తస్మాత్ ప్రాణానాం వాగుత్తమా సమయావిషితే సూర్యే షోడశిన స్తోత్రముపాకరోచే తస్మిన్ వై లోక ఇంద్రో మిత్రమహాన్ సాక్షాదేవ వజ్రం భ్రాతృయాయ బ్రహత్యరుణభిషంగో స్వో దక్షిణై తద్వై వజ్రస్య రూపకిం సమృద్ధ్యై హరిః ఓం.